జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులరా, శ్రీమద్ రామాయణం అయోధ్యకాండలో రామచంద్రస్వామి అడవులకు బయలుదేరబోతూ ఉంటే లక్ష్మణస్వామి నేను కూడా వస్తాను అని శరణాగతి చేశాడు. నాకు నీవు తప్ప ఏమీ అవసరం లేదు అని కూడా చెప్పాడు. అయితే ఏవం బ్రువాణ సౌమిత్రి వనవాసాయ నిశ్చిత రామేణ బహుభి సాంత్వై నిషిద్ధ పునరబ్రవీత్. అలా చెబితే రాముడు అనేక విధములుగా అతడిని అనునయిస్తూ నువ్వు రావద్దు అంటూ ఉన్నాడు. నువ్వు రావద్దయ్యా, నువ్వు ఇక్కడ ఉంటే తల్లులను చూస్తూ ఉండాలి, అందరం వెళ్ళిపోతే ఎలాగు అని అంటే లక్ష్మణస్వామి అంటూ ఉన్నాడు, దేవిటన్నా, అనుజ్ఞాతశ్చ భవత పూర్వమేవ యదస్మ్యహం కిమిదానీం పునరిదం క్రియతే మే నివారణం. ఇంతకు ముందే కదా నువ్వు నాకు అనుజ్ఞ ఇచ్చావు, నాతో పాటే నువ్వు ఉండాలి లక్ష్మణ అని చెప్పావు కదా, పట్టాభిషేకం జరగబోతూ ఉన్నది, ఒక క్షణం కూడా విడవకుండా నా వెంట ఉండు అన్నావు, నీతో పాటు ఉండటానికి అనుమతి ఇచ్చావు. అది పట్టాభిషేకము నాకేం తెలుసు, వనవాసము నాకేం తెలుసు, నువ్వు అనుజ్ఞ ముందు ఇచ్చావయ్యా, మళ్ళీ కాదంటావేమిటి, భరత శత్రుఘ్నులు నేను కూడా అని అనుసరించి ఉండేవాళ్ళమేను అని చెప్పావు, కనుక అందరమే వస్తాం. ఇక తల్లులని అంటావా, మన తండ్రి గారే కౌసల్యామాతకి 1000 గ్రామాలు ఇచ్చాడు అరణంగా, చాలు హాయిగా బ్రతుకుతూ ఉంటారు. ఇక భరత శత్రుఘ్నులు వస్తారు, వారు వచ్చిన తర్వాత వీరిని తల్లులుగానే చూస్తారు, కానీ ఎటువంటి ప్రమాదము జరగదు సుమా, చాలా మంచివారు, కనుక నేను మీ వెంట రావాల్సిందే, నేను రావాల్సిందే. కురుష్వ మా మనుచరం వైధర్మ్యం నేహ విద్యతే కృతార్థోహం భవిష్యామి తవచార్థ ప్రకల్పతే. ఇది కూడా ఒక గొప్ప శ్లోకం. ఇది దీనికి ఏం చెప్తూ ఉన్నారు అనంటే, ఏవం రామోక్తం పరిహృత్య ప్రస్తుతం స్వాభిమత కైంకర్యం ప్రపంచ ఇతి కురుష్వ ఇతి. నువ్వు అనుచరుడుగా నన్ను చేసుకోవయ్యా, ఈ అనుచరుడుగా నన్ను చేసుకో, అనుగ్రహించు. మాం శేషభూతం అనుచరం శేషత్వ అనుగుణ కైంకర్యయుక్తం కురుష్వ. నేను శేషభూతుడిని నీకు పరిచర్య చేసేటటువంటి వాడిని నేను. దాసభూత స్వతసర్వేహి ఆత్మాన పరమాత్మన. సహజంగానే ఈ జీవులందరికీ కూడా పరమాత్మకి దాసత్వములోనే ఉంటాయి ఇవన్నీ, ఆయనకి సేవ చేయటంలోనే. కనుక నీకు సేవ చేయటమే నాకు సహజమైనటువంటి ధర్మం అది, కనుక నువ్వు అనుగ్రహించు అనుమతి. ఇక్కడ వైధర్మ్యం నా ఇహ విద్యతే, ఇక్కడేమి విధర్మం లేదు సుమా, అంటే ధర్మానికి ఏమి భంగం కలగదు. ఇది స్వామిత్వాత్ నీవేమో తవ సేవ్య ధర్మ, నీ యొక్క సేవ్య ధర్మము నిన్ను సేవించవలసిన ధర్మము నాకున్నది. స్వామిత్వాత్ నువ్వు స్వామివి నాకు, కనుక నిన్ను నేను సేవించవలసింది, ఇది ధర్మము. మమ సేవక ధర్మశ్చ పూర్ణ, నాది సేవక ధర్మం, నేను సేవకుడను కనుక నా ధర్మము సిద్ధిస్తుంది, నన్ను నాకు అనుమతి ఇస్తే నీ ధర్మము సిద్ధిస్తుంది. కనుక ఇక్కడ వైధర్మ్యం నయ్యహా విద్యతే న విద్యతే. ఇక్కడ వైధర్మ్యం వైపరీత్యం అంటూ ఏమీ లేదు, ఇది సహజమయ్యా రామా, ఎందుకు ఇలా చేస్తూ ఉన్నావు స్వామి, కృతార్థోహం భవిష్యామి తవార్థ పరికల్ప్యతే, నీ కింకరుడనై ఉంటా నేను, తవార్థం స్వ ఆయాసం వినా ఫలమూలాది ఆహరణం, నీకేమీ ఆయాసం కలగనీయకుండా ఫలములు కందమూలములు అన్నీ తెచ్చేస్తూ ఉంటా, అప్పుడు అహంచ కృతార్థ, నేను కృతార్థుడనవుతా, నీకోసమే నేను ఉన్నాను, కనుక నా శేషత్వమును అంగీకరించు అని చెబుతూ ఉన్నాడు ఆయన. ఇక్కడ రామానుజీయం అంటే రామానుజాచార్యులు వారు కూడా కొన్ని మాటలు చెప్పారు ఇక్కడ, అది కూడా ఇస్తూ ఉన్నారు దీంట్లో. ఏమిటంటే వైధర్యం నేహ విద్యతే ఇచ్చుక్తి జ్యేష్ఠభ్రాతు పితృసమత్వాత్ ఆవయో శ్రేయశ్చ అస్తి ఇచ్చాహ కృతార్థ ఇతి. ఏం చెప్తూ ఉన్నారనంటే లౌకిక ధర్మం కూడా ఉంది కదయ్యా, ఇంతే కాకుండా జ్యేష్ఠభ్రాత పితృసముడు పెద్ద అన్న తండ్రితో సమానం, కనుక ఇప్పుడు నీవు నాకు తండ్రి లాంటి వాడివే కదా, నేను నిన్ను అనుసరించి రావటము నా ధర్మం, కనుక ఇద్దరిది కూడా సరిపోతుంది, ఇక్కడ వైధర్మ్యం అంటూ ఏమీ లేదు అని చెప్పారు అని ఆయన కూడా చెప్పారు. ఇంకా ఏం చెప్తూ ఉన్నాడు, ధనురాదాయ సశరం ఖనిత్ర పిటకాధర అగ్రతస్తే గమిష్యామి పంధాను మనుదర్శయన్. ధనస్సు తీసుకుని ముందు నడుస్తూ ఉంటా నేను, ఖనిత్రములు పిటకములు, ఖనిత్రములు ఆ పారలు తట్టలు ఇలాంటివన్నీ పట్టుకొస్తా. ఆశ్రమాలు నిర్మించుకోవాలి కదా అడవిలో, మరి ఇంక అక్కడ ఏముంటాయి, అక్కడికక్కడే ఆశ్రమ నిర్మాణము ఆ గొడ్డలి అలాంటివి తెచ్చుకుంటే అవి ఎదురు అవి నరుక్కోవటానికి పనికొస్తూ ఉంటాయి. అందుకోసం అవన్నీ తెస్తా నేను, అవి పట్టుకుని నేనే వస్తా. ఆహరిష్యామితే నిత్యం మూలాని చ ఫలాని చ అవన్యాని యాని చ అన్యాని స్వాహారాణి తపస్వినాం. నీవు అడవులకు పోతూ ఉన్నావు, తపస్విగా వెళ్ళాలి ఇప్పుడు అడవికి. అలాగే బ్రతకమని చెప్పింది మునివృత్తి, కనుక మునివృత్తి నువ్వు ధరించినప్పుడు ఆ కందమూలాలే తినాలి, ఆ పళ్ళు అవే తినాలి నీవు, అవి నేను తెచ్చిస్తా నీకు, వనములలో ఉన్నవే తినాలి, అదే నియమం కనుక నీవు అయ్యే నేను తెచ్చిస్తా. మరి నీవేం చేస్తావు అని అంటే నీకు ఉన్నది భవాంస్తు సహ వైదేహ్య గిరి సానుషు రంస్యతే అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చతే. నేను సర్వం కరిష్యామి, ఎప్పుడు జాగ్రత్త స్వపతశ్చ, మీకు మెలకువగా ఉన్నప్పుడు అన్నీ తెచ్చిచ్చి నేనే కాపలా కాస్తూ ఉంటా వన్య మృగాలు ఏవి రాకుండా. ఇక స్వపతశ్చ నిద్రపోయేటప్పుడు కూడా నేనే మెలకువతో ఉండి కాపలా కాస్తూ ఉంటా, రాత్రి పగలు కూడా నేను నీకు కాపలా కాస్తూ ఉంటా. భవాంస్తు సహ వైదేహ్య, నీవేం చేస్తావు అని అంటే మా అమ్మతో కలిసి సీతమ్మతో కలిసి గిరి సానుషు రంస్యతే, గిరి సానువులు ఉంటాయి ఆ పర్వతం యొక్క చర్యలు లోయలు అలాగే తోటలు ఇలాంటివన్నీ కూడా చక్కగా విహరిస్తూ ఉండండి మీరిద్దరూ, హాయిగా నేను తెచ్చిస్తూ ఉంటాను రామా. నీకు సర్వకాల సర్వ అవస్థ ఉచిత కైంకర్యం సర్వం కరిష్యామి, సర్వకాల సర్వదేశ సర్వ అవస్థలలో కూడా నేనే నీకు కైంకర్యం చేస్తూ ఉంటాను. ఇదే కోరాలట, శేషభూతైన కర్తవ్యమితి దర్శితం. ఎలాగంటే తథాచ దేవీ విశిష్టస్య శేషిణ, అమ్మవారితో కలిసి ఉన్నటువంటి వాడు శేషి నారాయణుడు, ఇప్పుడు రాముడు లేదు కృష్ణుడు, రాముడు సీత అలాగే కృష్ణుడు రుక్మిణి ఇలా అన్ని విధాలుగా కూడా అమ్మ నిన్ను అనుసరించి ఉంటుంది. అలా ఉన్న మీ ఇద్దరినీ కూడా సర్వకాల సర్వదేశ సర్వ అవస్థలలో కూడా, అంటే అన్ని కాలాలలోనూ వర్షాకాలం లేదు, వేసవకాలం లేదు, శీతాకాలము లేదు, అలాగే అన్ని ప్రదేశాలు మొత్తం ప్రపంచమంతా ఎక్కడ ఉన్నా ఎక్కడ తిరుగుతూ ఉన్నా కూడా, అలాగే అవస్థలు అంటే వారికి వయస్సు ఎప్పుడూ మారదు కనుక ఏ దశలో ఉన్నప్పటికీ కూడా, అంటే ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకున్న తర్వాత మళ్ళీ లేచే వరకు పడకగా కూడా, పడక మంచములాగా పడక దుప్పటిలాగా అన్నీ నేనే అయిపోయి ఉంటా, అచిత్తులాగా నేనుంటా. కనుక మీరు రాత్రి పగలు మీ సేవ నేను చేయాలి అని కోరుకుంటూ ఉన్న జీవులు చేయవలసిన సేవలు చెప్తూ ఉన్నాడు లక్ష్మణ స్వామి. చూడండి, ఇవి జీవుడు దేవుడికి చేయవలసినటువంటి సేవలు ఇవన్నీ. కనుక మరి రాత్రి పగలు కూడా వెంట ఉంటే సామాన్య సంసారాలకైతే ఎలా కుదురుతుందండి, సెక్యూరిటీ ఉన్నా మరి రాత్రిపూట వాళ్ళు భార్యాభర్తలు ఒక గదిలో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎలపల కాపల కాసుకోవాల్సిందే కదా, మరి కుదరదు కదా, అది లోకానికి అది కుదరదు, కానీ పరమాత్మ విషయంలో కుదురుతుంది. ఎందుకనంటే పరమాత్మకి ఇటువంటి శారీరకమైనటువంటి సమస్యలు అసలు ఉండనే ఉండవు. ఈ క్రీడలే కాదు వారివి, శారీరకమైనటువంటివి కానే కాదు, కనుక ఇక్కడే కాదు అలాంటిది, ఇంకెక్కడ ఉంటుంది, ఎక్కడా కాదు. ఆ పరమాత్మకి ఎక్కడా కూడా శారీరకమైనటువంటి విషయాలు ఏమీ ఉండవు. శరీర సంబంధం అమ్మవార్లకు అంతే, శరీరాలు కాదు వారికేం, ప్రాకృత శరీరాలు వారికెందుకు అసలు, దివ్య శరీరములు ఆ దివ్య శరీర భోగములు అని అంటే ఇవి కానే కాదు, లౌకికంగా మనం అనుభవించేటటువంటివి కానే కాదు, ఈ కంపు కొట్టుకునేవి కాదు, సొల్లు లేదు, సీమిడి లేదు, రక్తం లేదు, మాంసము లేదు. నా భూత సంఘ సంస్థానం అంటూ ఉన్నారు ఆయన శరీరానికి, భూత సంఘములు భూమి గాలి నీరు నిప్పు ఇటువంటి వాటితో ఈ అణువులతో ఏర్పడినవి కాదు. అస్థులు ఎముకలు ఉండవు, ధాతువులు ఉండవు, ఏమీ ఉండవండి. ఇంకా ఏమీ లేని వాడికి ఇప్పుడు అక్కడ ఏదో చెప్తుంటారు, శ్రీకృష్ణస్వామి ఆ గోపిక అమ్మవార్ల దగ్గర అక్కడ సౌరతము అని చెప్తే ఇంద్రియ స్ఖలనం కాకుండా చేశాడు అని చెప్తారు. అక్కడ ఆయనకు అసలు ఇంద్రియమే లేనిది, ఇంకా స్ఖలనమేంటి? అసలు లౌకికమైనటువంటి ఇవి లేనే లేవు ఆయనకి, లేనప్పుడు ఇంకా అది ఆ స్ఖలనమేమిటి, అస్ఖలనమేమిటి? కనుక ఇవి కానే కాదు. అసలు పరమాత్మ తత్వమును యథార్థముగా ఆలోచించినట్లయితే పరమాత్మకి లౌకికమైనటువంటి ఈ భూత సంఘ సంబంధమైనది ఏదీ లేదు. ఇది తెలుసుకోవలసి ఉన్నది మనకి. మన ధర్మం ఇది, జీవతత్వము, పరమాత్మతత్వము, ప్రకృతి తత్వము. ఇప్పుడు మనం ప్రకృతి శరీరాన్ని ధరించినప్పుడే కానీ, లేకపోతే జీవులు కూడా అట్లాంటి వాళ్ళే, అష్టగుణములు కలిగిన వాళ్ళే, అష్టగుణ ఆవిర్భావమే మోక్షం అంటారా, ఉన్నదే ఈ వదలటమే, లౌకికమైనవి వదలటమే, పరమాత్మ సన్నిధిలో చేరి ఉండటమే. కనుక నేను అలా ఉంటాను, నీకు సేవ చేస్తాను, నన్ను అనుగ్రహించవలసింది అని ఆయన ఇంకా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇంకా చూద్దాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.